54 ఈశ్వర ప్రేరణ కరి కరీసం భా ఈశ్వర ప్రేరణ కరి ఈశ్వరస్య బింబ చైతన్యస్య స్వరూప సతి జగత్సర్జనాధికార్య పేరేత్రీ ప్రేరణ ఆజ్ఞాపికేత్యర్థః ఇచ్ఛా జ్ఞాన క్రియా సత్యవరణ విక్షేప శక్తి ప్రతిఫలిత చిత్స్వరూప భావి కార్యానుకూల ప్రారబ్ధాధ్యక్ష పరమేశ్వరేక్షణ నామధే ప్రకాశాత్మికాభనతితి భావ ఈశ్వర ప్రేరణం తదాజ్ఞా మనుల్లంఘనేన కరోతితి వా తదీయ భార్యాజ్వేన నితరాం తద్వస్యేతి యావత్ ఓం ఈశ్వర ప్రేరణకర్యే నమః 141 శంకర గ్రంథ రత్నావళి ఆం వి ఈశ్వరుడనగా మాయా ప్రతిబింబిత చైతన్యము పరాదేవి బింబభూతమైన ఈశ్వర చైతన్యము యొక్క స్వరు ఏమై వెలుగొందుచుండును. ఆ రీతిగా ఈశ్వర చైతన్య స్వరు పినియేయుండి జగన్మాత ప్రపంచ సృష్టి స్థితి లయములను ప్రేరేపించుచుండును. ఆజ్ఞామాత్రము చేతనే సర్వమును నిర్వహించుచుండునని యర్థము. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులయందును ఆవరణ విక్షేపశక్తులయ్యందును ప్రతిఫలించిన చైతన్య స్వరూపిణియే భావి సృష్టి కార్యమునకు అనుకూలమైన ప్రారంభమునకు అనగా ఫలమునిచ్చుట ఆరంభమైన పురా కృత కర్మకు అధ్యక్షుడైన పరమేశ్వరుని యొక్క ఈక్షణ ఆలోచన మను పేరుగల వ్యాపార రూపమైన ప్రకాశము కలదే భాసిల్లుచుండునని భావము. ఈశ్వర ప్రేరణను అనగా ఈశ్వరాజ్ఞను అతిక్రమించుక సృష్టి స్థితి లయరూప కార్యము నిర్వహించుచు ఈశ్వరపత్నిగా మిక్కిలి ఈశ్వరనస్పత్తినియే యుండునదగుటం చేసి లలితాపర భట్టారిక ఈశ్వర ప్రేరణకరి యను నామముతో ఉపాసకులచే ధ్యానింపబడుచున్నది